భస్మ జాబాల ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం ద్వితీయ అధ్యాయము. జీవులకు భస్మేశ్వరుని ఉపదేశము. అథ భుసుండో జాబాలో మహాదేవం సాంబం ప్రణమ్య పునః. పప్రచ్ఛ కిం నిత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం యత్కరణే ప్రత్యవైతి బ్రాహ్మణః కః పూజనీయః కో వా ధ్యేయః కః స్మర్తవ్యః కథం ధ్యేయః క్వ స్థాతవ్యమేతద్బృహైతి. 2.1 మనుషిని ప్రధాన కర్తవ్య విషయమే భుసుండుని పరిప్రశ్న. అథ భుసుండో జాబాలో మహాదేవం సాంబం ప్రణమ్య పునః. పప్రచ్ఛ పిమ్మట జాబాల ఋషి వంశస్థుడైన భుసుండ మహర్షి సాంబ మహాదేవుని నమస్కరించి మరల పరిప్రశ్నించెను. కిం నిత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం. బ్రాహ్మణులకు ఏది నిత్య కర్తవ్యము? యత్ అకరణే ప్రత్యవే ఇతి బ్రాహ్మణః. దేనిని చేయకున్నచో బ్రాహ్మణనకు దోషము కలుగును? కః పూజనీయః కో వా ధ్యేయః. ఎవడు పూజనీయుడు? ఎవడు ధ్యానింపదగనవాడు? కః స్మర్తవ్యః కథం ధ్యేయః క్వ స్థాతవ్యం. ఎవడు గుర్తుంచుకోదగనవాడు? ఏ విధంగా ధ్యానము చేయవలెను? ఎట్లు స్థాపించుకొనవలెను? ఏతత్ బ్రూహి ఇతి, ఇదంతా చెప్పుము. సమాసేన తం హోవాచ ప్రాగుదయా నిర్వర్త్య శోచాదికం తతః స్నాయాత్ మార్జనం రుద్రసూక్తయః తతశ్చహతం వాసః పరిధత్తే పాప్మనోపహృత్యై ఉద్యంతమాదిత్యమభిధ్యాయన్నుద్ధూలితాంగం కృత్వా యథాస్థానం భస్మనా త్రిపుండ్రం శ్వేతేనైవ రుద్రాక్షాంశ్వేతాన్ బిభ్రూయాత్ నైతత్సమ్మసః తథాన్యే మూర్ధని చత్వారింశత్ శిఖాయమేకం త్రయం వా శ్రోత్రయోద్వాదశ కంఠే ద్వాత్రింశత్ బాహ్వోః షోడశ షోడశ ద్వాదశ ద్వాదశ మణిబంధయోః షట్షడంగుష్ఠయోః తతః సంధ్యాం సకుసోహరహరుపాసీత అగ్నిజ్యోతిరిత్యాదిభిరగ్నౌ జుహ్యాత్ శివలింగం త్రిసంధ్యమభ్యర్చ్య కుశేష్వాసినో ధ్యాత్వా సాంబం మామేవ వృషభారూఢం హిరణ్యబాహుం హిరణ్యవర్ణం హిరణ్యరూపం పశుపాస విమోచకం పురుషం కృష్ణపింగళమూర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపం సహస్రాక్షం సహస్రశేషం సహస్రచరణం విశ్వతోబాహుం విశ్వాత్మానమేకమద్వైతం నిష్కలం నిష్క్రియం శాంతం శివమక్షరమవ్యం హరిహర హిరణ్యగర్భస్రష్టరమ ప్రమేయమనాద్యంతం రుద్రసూక్తైరభిషిచ్య సితేన భస్మనా శ్రీఫలదలైశ్చ త్రిశాఖైరాద్రైరణాద్రైర్వ నైతత్ర సంస్పర్శః తత్పూజా సాధనం కల్పయేచ్చ నైవేద్యం. 2.2 శివలింగ పూజా సాధనములు. సమాస ఏన తగ్మహ ఉవాచ సంగ్రహముగా అతనికి జాబాలునికి పరమశివుడు చెప్పెను. ప్రాక్ ఉదయాత్ నిర్వర్త్య శౌచాదికం తతః స్నాయాత్ ప్రాతఃకాలముననే శౌచాదికము నిర్వర్తించుకొని తరువాత స్నానము చేసి మార్జనం రుద్రసూక్తయః తతః చహతం వాసః పరిధత్తే రుద్రసూక్తములు పఠించి మనస్సు నిర్మలము చేసుకొనవలెను. తరువాత కొత్త వస్త్రము ధరించి పాప్మన్ ఉపహత్య ఉద్యంతం ఆదిత్యం అభిధ్యాయన్ పాపములను ప్రక్షాళనము చేయు. ఉద్యంతం ఆదిత్యం అభిధ్యాయన్ అనుమంత్రముతో సూర్యుని ధ్యానించి ఉద్యంతం అస్తమయంతం ఆదిత్యన్ అభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో సకలం భద్రమశ్నుతే అసౌ ఆదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్. యా ఏవం వేద అసౌ ఆదిత్యో బ్రహ్మః ఉద్ధూళితం ఆంగం కృత్వా యథాస్థానం భస్మన భస్మ ధూళిని శరీరాంగములయందు యథాస్థానములలో రాసుకొని త్రిపుండ్రం శ్వేతేన ఏవ రుద్రాక్షాన్ శ్వేతాన్ బిభ్రూయాన్ ఏవ తెల్లటి భస్మతో త్రిపుండ్ర నామములు నుదుటయందు పెట్టుకొని తెల్లటి రుద్రాక్షలు ధరించవలెను. తత్ర సమ్మసన్ తథా అన్యే ఆ స్థానముల విషయమై అన్యాలోచన అవసరం లేదు. మూర్ధని చత్వారింశత్ శిఖాయాం ఏకం త్రయం వా తలమీద 40 రుద్రాక్షలు శిఖలో 1 లేదా 3 రుద్రాక్షలు శ్రోత్రయోః ద్వాదశ కంఠే ద్వాత్రింశత్ బాహ్వోః షోడశ షోడశ చెవులకు 12 రుద్రాక్షలు కంఠమునందు 32 రుద్రాక్షలు 2 బాహువులకు 16 నుంచి 16 వరకు చొప్పున ద్వాదశ ద్వాదశ మణిబంధయోహ షట్ షట్ అంగుష్ఠయోహ 2 చేతుల మణికట్టులయందు 12 నుంచి 12 వరకు చొప్పున 2 చేతుల బొటన వ్రేలియందు 6 నుంచి 6 వరకు రుద్రాక్షలు చొప్పున ధరించి తతః సంధ్యాం సకుసో అహరహః ఉపాసిత సంధ్యాకాలమునందు దర్భలతో ప్రతిదినము ఉపాసించవలెను. అగ్నేః జ్యోతిః ఇత్యాదిభ్యః అగ్నౌ జుహ్యాః అగ్నేః జ్యోతిః మొదలైన మంత్రములతో అగ్నియందు హోమము చేసి శివలింగం త్రిసంధ్యం అభ్యర్చ్య కుశేషు వాసినో శివలింగమును మూడు సంధ్యలలో అర్చించి దర్భలమీద కూర్చుని ధ్యాత్వా సాంబం మాం ఏవ సాంబుడనైన నన్నే ధ్యానించి వృషభ ఆరుఢం హిరణ్యబాహుం హిరణ్యవణం హిరణ్యరూపం ఇద్దు నంది అనగా యోగము పైన కూర్చుండువానిని హిరణ్యబాహుని హిరణ్యవర్ణుని హిరణ్యరూపుని పశుపాస విమోచకం పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం పశుపాసము జీవత్వ బుద్ధి సాంకుచిత్వము నుండి విమోచకుని పరమపురుషుని కృష్ణ పింగళుని జీవులకు మూలాధారము నుండి శక్తిని ప్రసాదించువాని ఊర్ధ్వరేతుని విరూపాక్షం విశ్వరూపం సహస్రాక్షం సహస్రశేషం విరూపాక్షుని విశ్వరూపుని వేలాది కన్నులు కలవాని అన్ని దృష్టులకు ఆధారమైన దృక్ స్వరూపుని వేలాది శిరస్సులు కలవాని అన్ని బుద్ధులకు జనితుని సహస్రచరణం విశ్వతోబాహుం విశ్వాత్మానం ఏకం అద్వైతం అనంతమైన పాదములు కలవాని విశ్వమంతా అనంతమైన చేతులు కలవాని విశ్వమే తానైనవాని ఏకుడుని ఒకే ఒక్కడుని అద్వైతుని తనకు వేరుగా రెండవది అంటూ లేనివాడిని నిష్కళం నిష్క్రియం శాంతం శివం అక్షరం అవ్యయం నిష్కడుడిని నిష్క్రియుడిని శాంతుడిని శివుని అక్షరుడిని అవ్యయుడిని హరిహర హిరణ్యగర్భ స్రష్టారం అప్రమేయం అనాద్యంత సృష్టి స్థితి లయము తానే అయినవాడిని అప్రమేయుడిని ఆది అంతము లేనివాడు అయిన ఈశ్వరుని రుద్రసూక్తయః అభిషిచ్య సితేన భస్మన రుద్రసూక్తములతో తెల్లని భస్మతో అభిషేకించి శ్రీఫలదళయః చత్రిశాఖేః ఆర్ద్రయః అనార్ద్రయః వా ఏవ తత్ర సంస్పర్శః మయ్యు మారేడు ఆకులతో మూడు శాఖలతో పచ్చివైన ఎండువైన సరే అవి కలసి ఉండునట్లు తత్పూజా సాధనం కల్పయేహ చ నైవేద్యం ఆ పూజా సాధనములను మయ్యు నైవేద్యమును ఏర్పరచుకొనవలెను. తతశ్చేకాదశగుణరుద్రో జపనీయః ఏకగుణోనంతః ష్డక్షరోష్టాక్షరో వా సైవో మంత్రో జపనీయః ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమైతి పశ్చాత్ తతః శివాయిత్యక్షరత్రయం ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమైతి పశ్చాత్ తతో మహాదేవేతి పంచాక్షరాణి నాతస్తారకః పరమో మంత్రః తారకోయం పంచాక్షరః కోయం సైవో మనః సైవస్తారకోయముపదిశ్యతే మనురవిముక్తే సైవేభ్యో జీవేభ్యః సైవోయమేవ మంత్రస్తారయతి స ఏవ బ్రహ్మోపదేశః. 2.3 రుద్ర మంత్రములు తతః చ ఏకాదశ గుణ రుద్రో జపనీయ ఏకగుణో అనంతః తరువాత ఏకాదశ గుణ సంకేత రుద్రులను మహాదేవ శివ మహారుద్ర శంకర నీలలోహిత ఈశన రుద్ర విజయరుద్ర భీమరుద్ర దేవదేవ భావోద్భవ ఆదిత్యాత్మక శ్రీరుద్ర జపిస్తూ ఏకగుణుడు అద్వైత స్వరూప అనంతుడను పరమేశ్వరుడను భావింపవలెను. షడక్షరో అష్టాక్షరో వా సైవో మంత్రో జపనీయ షడక్షర ఆరు అక్షరముల శైవమంత్రము లేదా అష్టాక్షర 8 అక్షరముల శైవమంత్రము జపించతగనది. ఓం ఇతి అగ్రే వ్యాహరే నమ ఇతి పశ్చాత్ తతః శివాయ ఇతి అక్షరత్రయం ఓం అని ముందుగా ఉచ్చరిస్తూ తరువాత నమః అంటూ తరువాత శివాయ అనే అక్షరత్రయము చెప్పవలెను. ఓం నమః శివాయ ఇదే షడక్షర శైవమంత్రము. ఓం ఇతి అగ్రే వ్యాహరే నమ ఇతి పశ్చాత్ తతో మహాదేవాయ ఇతి పంచాక్షరాణి ఓం అని ముందుగా ఉచ్చరిస్తూ తరువాత నమో అని తరువాత మహాదేవాయ అనే పంచాక్షరములు చెప్పవలెను. ఓం నమో మహాదేవాయ ఇదే అష్టాక్షర శైవ మంత్రము. నాతః తారకః పరమో మంత్రః ఇంతకన్నా తరింపచేయు మంత్రములేదు. తారకః అయం పంచాక్షరః ఈ పంచాక్షర మంత్రము సంసారము నుండి తరింపచేయునది. కః అయం శైవో మనోహ శైవః తారకః అయం ఉపదిశ్యతే మనోహ మనుష్యులకు శైవ మూలమంత్రమేది అన్నచో ఈ తారక మంత్రమే ఉపదేశించబడును. అవిముక్తే శైవేభ్యో జీవేభ్యః శైవోహ అయం ఏవ మంత్రః తారయతి అవిముక్త క్షేత్రము కాశీ నందు శైవ పరులైన జీవులను ఈ శైవ తారక మంత్రమే ముక్తి కలిగించును. స ఏవ బ్రహ్మ ఉపదేశో అదే బ్రహ్మోపదేశము. బ్రహ్మ సోమోహం పవనః సోమోహం పవతే సోమోహం జనితామతినాం సోమోహం జనితా పృథివ్యాః సోమోహం జనితాగ్నేః సోమోహం జనితా సూర్యస్య సోమోహం జనితేంద్రస్య సోమోహం జనితోత విష్ణోః సోమోహమేవ జనితా సయశ్చంద్రమసో దేవానాం భూర్భువస్వరాదీనాం సర్వేషాం లోకానాం చ విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చయత్ సర్వస్య సోమోహమేవ జనితా విశ్వాధికో రుద్రో మహర్ష్యః హిరణ్యగర్భాదీనః జాయమానాన్ పశ్యామి యో రుద్రో అగ్నౌ యో అప్సూయ ఔషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేసేవమేవ అయమేవాత్మాంతరాత్మ బ్రహ్మజ్యోతిర్యస్మాన్న మత్తోన్యః పరః అహమేవ పరో విశ్వాధికః మామేవ విదిత్వామూతత్వమేతి తరతి శోకం మామేవ విదిత్వా సాంస్కృతికీం రుజం ద్రావేతి తస్మాదహం రుద్రో యః సర్వేషాం పరమాగత్యః సోహం సర్వాకారః 2.4 ఈశ్వరుడు తన మూలతత్వమును వర్ణించుట బ్రహ్మ సోమః అహం పవనః సోమహాహం పవతే సోమహాహం బ్రహ్మ సోముడను బ్రహ్మ పదార్థము నేనే పవన సోముడను వాయుతత్వము నేనే పవిత్ర సోముడను పవిత్రపరచు రసస్వరూపము నేనే జనితామతీనాం సోమహాహం బుద్ధులను ప్రేరేపించు సోముడను మూలశక్తిని నేనే జనితా పృథివ్యాః సోమహాహం జనితా అగ్నేః సోమహాహం పృథివి యొక్క తత్వమునకు ప్రోపర్టీస్ మూలము నేనే అగ్ని యొక్క తత్వమునకు ఏసెన్స్ మూలము నేనే జనితా సూర్యస్య సోమహాహం జనితా ఇంద్రస్య సోమహాహం సూర్యునకు శక్తికారకుడను నేనే ఇంద్రునకు ప్రేరణకారకుడను నేనే జనితా ఉత విష్ణోః సోమహాహం ఏవ విష్ణువు యొక్క వ్యాపక స్థితి తత్వమునకు మూలము నేనే జనితా సయః చంద్రమసో దేవానాం భూర్భువః స్వః ఆదీనాం సర్వేషాం లోకానాం చ చంద్రుని రసతత్వమునకు దేవతలకు భూః భువః స్వః మొదలగు అన్ని లోకములకు మూల ఆధారము నేనే మలియు విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చయత్ సర్వస్య సోమోహాహం ఏవ జనితా విశ్వమున భూత జీవరాశి రూపమున భువనమున చిత్రమైన అనేక విధాలుగా జనించినది పుట్టుచున్నది ఏదైతే ఉన్నదో దానికంతటికీ సోముడు అనబడు నేనే మొదలు విశ్వాధికో రుద్రో మహర్షః హిరణ్యగర్భాదీన్ అహం జాయమానాన్ పశ్యామి విశ్వాధికుడను విశ్వమునకు అతీతుడను రుద్రుడను మహర్షిని నేను నాయందు జనించు హిరణ్యగర్భాదులను సాక్షిగా చూచున్నాను యో రుద్రో అగ్నౌ యో అప్ను య ఔషధీషు ఏ రుద్రుడు అగ్నియందు నీటియందు ఔషధులందు ఉన్నాడో యో రుద్రో విశ్వభువనా వివేశ ఏవం ఏవ అహం ఏవ ఆత్మా అంతరాత్మ ఏ రుద్రుడు విశ్వభువనములను వ్యాపించి ఉన్నాడో అది నేనే నేనే అంతటికీ ఆత్మను అంతరాత్మను బ్రహ్మజ్యోతః యస్మాత్ న మత్తో అన్యత్ పరో అహం ఏవ పరో విశ్వాధికో నేనే బ్రహ్మజ్యోతిస్సును దేనికైతే ఇతరము అనేది లేదో అదే నేను నేనే పరుడను విశ్వాధికుడను మాం ఏవ విదిత్వా అమూతత్వం ఇతి తరతి శోకం నన్ను తెలుసుకొనుటచేత మాత్రమే అమూతత్వము పొంది శోకము నుండి తరించెదరు మాం ఏవ విదిత్వా సాంస్కృతికీం రుజం ద్రావయామి నన్ను తెలుసుకొనుటచేత మాత్రమే సంసారస్రవంతి త్రించి దాటవేయుదును తస్మాత్ అహం రుద్రోయః సర్వేషాం పరమాగత్యః సహ అహం సర్వాకారః కావున నేనే రుద్రుడను సర్వులకు పరమగతి ఎవ్వరో ఆ సర్వాకారుడను నేనే యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తం మామేవ విదిత్వోపాసీత భూతేభిర్దేవేభిరభిష్టుతోహమేవ భీషాస్మాద్వతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ సోమోత ఏవ యోహం సర్వేషామధిష్ఠాత సర్వేషాం చ భూతానాం పాలకః సోహం పృథివీ సోహమాపః సోహం తేజః సోహం వాయుః సోహం కాలః సోహం దిశః సోహమాత్మ మయి సర్వం ప్రతిష్ఠితం బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అచక్షుర్విశ్వతశ్చక్షుర్కణౌ విశ్వతః కర్ణోపాదౌ విశ్వతపాదోపానిర్విశ్వతపాణిరాహమశిరా విశ్వతః శిరా విద్యామంత్రేక సంశ్రయో విద్యారూపో విద్యామయో విశ్వేశ్వరోహం జరోహం మామేవం విదిత్వా సంస్కృతిపాశాత్ ప్రముచ్యతే తస్మాదహం పశుపాస విమోచకః పశవశ్చామానవాంతం మధ్యవర్తినశ్చ యుక్తాత్మానో యతంతే మామేవ ప్రాప్తుం ప్రాప్యంతే మాం న పునరావర్తంతే త్రిశూలగాం కాశీమధిశ్రిత్య త్యక్తాసవోపి మయ్యేవ సంవిశంతి ప్రజ్వలవహ్నిగం హవిర్యథా న యజమానమా సాధయతి తథా సౌ త్యక్త్వా కుణపం న తత్తాదృశం పురా ప్రాప్నువంతి. ఏష ఏవాదేశః ఏష ఉపదేశః ఏష ఏవ పరమో ధర్మః సత్యాత్ తత్ర కదాచిన్న ప్రమదితవ్యం తత్రోద్ధూలన త్రిపుండ్రాభ్యాం తథా రుద్రాద్యాక్షధారణాత్ తథా మదచ్చనాచ్చ ప్రమాదేనాపి నాంతర్దేవ సదనే పురీషం కుర్యాత్ వ్రతాన్న ప్రమదితవ్యం తద్ధి తపస్తద్ధి తపః. 2.5 విశ్వేశ్వరుని ఉపదేశము. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యవని యందు ఈ భూతములు జీవులు పుట్టుచున్నవో యవని వలన పుట్టినవి జీవించున్నవో యత్ ప్రయంతి అభిసంవిశంతి తమ్మాం ఏవ విదిత్వ ఉపాసిత యవని యందు ప్రవేశించి లయము చెందుచున్నవో ఆ నన్నే తెలుసుకుని ఉపాసించి భూతేభ్యః దేవేభ్యః అభీష్టంతో అహం ఏవ భూతములు దేవతలు ఈప్సితార్థులగుదురో అది నేనే. భీష అస్మాక వాతః పవతే భీషోదేతి సూర్యః నా వలన భయముచేతనే వాయువు వీచుచున్నది నా భయముచేతనే సూర్యుడు. భీష అస్మాక అగ్నేః చ ఇంద్రః చ నా భయముచేతనే అగ్ని మయ్యు ఇంద్రుడు తమ ధర్మములు నిర్వర్తిస్తున్నారు. సోమః అత ఏవయో అహం సర్వేషాం అధిష్ఠాత నేనే సోముడను కావున సర్వులకు అధిష్టాన దేవతను నేనే. సర్వేషాం చ భూతానాం పాలకః సహ అహం సర్వభూతములకు పాలకుడను కూడా నేనే. పృథివీ సహాహం ఆపః సహాహం తేజః సహాహం వాయః సహాహం కాలః సహాహం. పృథివీ నేనే, నీరు నేనే, తేజస్సు నేనే, వాయువు నేనే, కాలము నేనే. దిశః సహాహం ఆత్మామయి సర్వం ప్రతిష్ఠితం దిక్కులు నేనే, ఆత్మనేనే, నాయందే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం బ్రహ్మమును తెలుసుకున్నవాడు పరమును పొందును. బ్రహ్మ శివో మే అస్తు సదాశివ ఓం. ఓంకార రూపము సూచకము అయిన బ్రహ్మమే తానైన శివుడు నాయందు సదా శుభము చేకూర్చుగాక. అచక్షుః విశ్వతః చక్షు అకణౌ విశ్వతః కర్ణ కన్నులు లేనివాడిని విశ్వమే కన్నులుగా ఉన్నవాడిని చెవులు లేనివాడిని విశ్వమే చెవులుగా కలిగినవాడిని. ఆపాదో విశ్వతః పాద ఆపాణేః విశ్వతః పాణేః పాదములు లేనివాడిని విశ్వమే పాదములుగా ఉన్నవాడిని చేతులు లేనివాడిని విశ్వమే చేతులుగా ఉన్నవాడిని. అహం అసిరా విశ్వతః సిరా శిరస్సు లేనివాడిని విశ్వమే శిరస్సుగా ఉన్నవాడిని. విద్యామంత్రే ఏక సంశ్రయో విద్యారూపో విద్యామయో విశ్వేశ్వరో అహం అజరో అహం. విద్యామంత్రములకు వేదముకు నేనే ఆశ్రయమును జ్ఞానరూపుడను జ్ఞానస్వరూపుడను విశ్వేశ్వరుడిని నేను. ముసలితనము మార్పు చెందనివాడిని మాం ఏవం విదిత్వా సంశ్రుతి పాశాత్ ప్రముచ్యతే నన్ను తెలుసుకొనుట మాత్రము చేతనే సంసార పాశముల నుండి బాగుగా విముక్తుడగును. తస్మాత్ అహం పశుపాస విమోచకః కాబట్టి నేను పశుపాసము జీవబుద్ధి సంకుచితత్వము నుండి విమోచకుడను. పశవః చ మానవాంతం మధ్యవర్తినః చ యుక్త ఆత్మానో యతంతే మాం ఏవ ప్రాప్తుం. పశువుల నుండి మానవుల వరకు మధ్య ఉన్న జీవరాశులు నియతాత్ములే ప్రయత్నించి నన్నే పొందుదురు. ప్రాప్యంతే మాం న పునః ఆవర్తంతే న పునః ఆవర్తంతే. నన్ను పొందిన తరువాత తిరిగి పునరావృత్తి పొందరు, తిరిగి పునరావృత్తి పొందరు. త్రిశూల గాం కాశీం అధిశ్రిత్య త్యక్త ఆసవో అపి మయి ఏవ సంవిశంతి. త్రిశూల సన్నయగు కాశీలో ఉండి ప్రాణములు వదిలిపెట్టినవారు కూడా నాయందే ప్రవేశింతురు. ప్రజ్వలత్వహ్నిం హవ్యః యథా న యజమానం ఆసాదయతి యజ్ఞములో ప్రజ్వలించు అగ్నిని పొందిన హవిస్సు మరలా యజ్ఞకర్తను ఎలా పొందదో తథా సంతిక్త్వా కుణపం న తత్తాదృశం పురా ప్రాప్నువంతి. అలా మూతకళెబరము విడిచిన ప్రాణము నాలో లయము చెంది మరల తిరిగి జన్మించదు. ఏష ఏవ ఆదేశ ఏష ఉపదేశ ఏష ఏవ పరమో ధర్మః. సత్యాత్ ఇదే ఆదేశము, ఇదే ఉపదేశము, ఇదే పరమధర్మము, ఇది సత్యము. తత్ర కదాచిత్ న ప్రమదితవ్యం తత్రోహ ధూళన త్రిపుండ్రాభ్యాం తథా రుద్రాక్షధారణ తథా మత్ అర్చనా చ దీనిని ఉపేక్షించరాదు. భస్మ ఉద్ధూలన చిమ్మటము త్రిపుండ్రధారణ మూడు నామములు శరీరాంగములేందు పెట్టుకోవటం రుద్రాక్షధారణ మరియు నా అర్చన విస్మరించరాదు. ప్రమాదేన అపి నా అంతర్దేవసదనే పురీషం కురయాత్ పొరపాటున కూడా దేవాలయ అంతరంగ ప్రాంగణమునందు పురీషము విసర్జించరాదు. వ్రతాన్న ప్రమదితవ్యం తద్ధి తత్హి తపః తద్ధి తపః వ్రతము మరువరాదు. అదే తపస్సు, అదే తపస్సు. కాశ్యామేవ ముక్తికామాన న తత్యాజ్యం న తత్యాజ్యం మోచకోహమ విముక్తే నివసతాం. నావిముక్తాత్పరమం స్థానం నావిముక్తాత్పరమం స్థానం. కాశ్యాం స్థానాని చత్వారి తేషామభ్యర్హితమంతర్గృహం తత్రాప్యవిముక్తమభ్యర్హితం. తత్ర స్థానాని పంచ తన్మధ్యే శివాగారమభ్యర్హితం. తత్ర ప్రాచ్యామైశ్వర్యస్థానం దక్షిణాయాం విచాలనస్థానం పశ్చిమాయాం వైరాగ్యస్థానం ఉత్తరాయాం జ్ఞానస్థానం. తస్మిన్యేదంతర్నిర్లిప్తమవ్యయమనాద్యంత మశేషవేదవేదాంతవేద్యమనిర్దేశ్యమనిరుక్తమ ప్రచ్యవమాసాస్యమద్వైతం సర్వాధారమనధారమనిరీక్ష్యమహరహర్బ్రహ్మ విష్ణుపురందరాధ్యమరవరసేవితం. మామేవ జ్యోతః స్వరూపం లింగం మామేవోపాసితవ్యం తదేవోపాసితవ్యం. నైవ భావయంతి తల్లింగం భానుశ్చంద్రోగ్నిర్వాయు స్వప్రకాశం విశ్వేశ్వరాభిధం పాతాళమధితిష్ఠతి తదేవాహం తత్రార్చితోహం సాక్షాదర్చితః. త్రిశాఖైర్బిల్వదలై దీప్తైర్వా యోభిసం పూజయన్మన్మనా మయ్యాహితా సుర్మయ్యేవార్పితాఖలకర్మ భస్మదిద్ధాంగో రుద్రాక్షభూషణౌ మామేవ సర్వభావేన ప్రపన్నో మదేకపూజానిరతః సంపూజయేత్. తదహమస్నామి తం మోచయామి సంశ్రుతిపాశాత్. అహర్హరభ్యర్చ్య విశ్వేశ్వరం లింగం తత్ర రుద్రసూక్తైరభిషిచ్య తదేవ స్నపనపయస్త్రయః పీత్వా మహాపాతకేభ్యో ముచ్యతే. 2.6 కాశీ వర్ణన. కాశ్యామ ఏవ ముక్తి కామానం న తత్యాజ్యం న తత్యాజ్యం ముక్తి పొందగోరువారు కాశీ అందే ఉండి తపస్సు వదలరాదు, తపస్సు వదలరాదు. మోచకో అహం అవిముక్తే నివసతాం. నా అవిముక్తాత్ పరం స్థానం నా అవిముక్తాత్ పరం స్థానం నా అవిముక్తాత్ పరం స్థానం. మోక్షార్థులకు నేను కాశీ అందే ఉన్నాను. కాశీ మించి గొప్ప స్థానము లేదు, కాశీ మించి గొప్ప స్థానము లేదు, కాశీ మించి గొప్ప స్థానము లేదు. కాశ్యాం స్థానాని చత్వారి తేషాం అభ్యర్హితం అంతర్గృహంతః అపి అవిముక్తం అభ్యర్హితం. కాశీయందు స్థానములు నాలుగు, వాటిలో పూజ్యమైనది అంతర్గృహము, అందులో అవిముక్త స్థానము బహుపూజ్యమైనది. తత్ర స్థానాని పంచ తత్మధ్యే శివాగారం అభ్యర్హితం. ఆ అవిముక్తమునందు ఐదు స్థానములు, వాని మధ్యలో శివాలయము ముఖ్యమైనది. తత్ర ప్రాచ్యాం ఐశ్వర్యస్థానం దక్షిణాయాం విచాలనస్థానం పశ్చిమాయాం వైరాగ్యస్థానం ఉత్తరాయాం జ్ఞానస్థానం. అక్కడ తూర్పున ఐశ్వర్యస్థానము దక్షిణాన విచారణ లయ స్థానము పశ్చిమాన వైరాగ్యస్థానము ఉత్తరాన జ్ఞానస్థానము. తస్మిన్ యద్ అంతర్నిర్లిప్తం అవ్యయం అనాది అనంతం అశేషవేద వేదాంతవేద్యం ఆ శివాలయమునందు ఎవడు అంతర్నిర్లిప్తుడు, అవ్యయుడు, అనాది అనంతుడు, అశేష వేదాంతవేద్యుడు. అనిర్దేశ్యం అనిరుక్తం అప్రచావం అశాస్యం అద్వైతం సర్వాధారం అనాధారం అనిర్దేశ్యుడు. దేనిచేతనూ సూచింపబడలేనివాడు, అనిరుక్తుడు, వర్ణనతీతుడు, అప్రచ్యావుడు, పతనములేనివాడు, అశాస్యుడు, శాసింపబడనివాడు, అద్వైతుడు, తనకు రెండవది లేనివాడు, సర్వాధారుడు, సర్వమునకు తానే ఆధారుడు, అనాధారుడు, అన్యాధారము అవసరం లేనివాడు. అనిరీక్ష్యం అహర్హర్ బ్రహ్మ విష్ణుపురందరాది అమరవరసేవితం మాం ఏవ అనిరీక్ష్యుడు, దర్శింపలేనివాడు, ప్రతిదినము బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలచే సేవించబడువాడు, ఎవరో వాడు నేనే. జ్యోతిః స్వరూపం లింగం మాం ఏవ ఉపాసితవ్యం తత్ ఏవ ఉపాసితవ్యం. జ్యోతిస్వరూపుడను లింగస్వరూపుడను అయినా నేనే ఉపాసించదగనవాడను, ఆ లింగము మాత్రమే ఉపాసించతగనది. నా ఏవ భాసయంతి తత్ లింగం భానః చంద్రః అగ్నః వాయుః. ఆ లింగమును సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని కాని వాయువు కాని భాసింపచేయలేరు. స్వప్రకాశం విశ్వేశ్వరాభిధం పాతాళం అధితిష్ఠతి తత్ ఏవ అహం. స్వప్రకాశుడు, విశ్వేశ్వరాభిధుడు పాతాళమునందు కూడా అధిష్ఠానుడే ఉండువాడు, వాడే నేను. తత్ర అర్చితో అహం సాక్షాత్ అర్చితః త్రిశాఖయః బిల్వదళయః దీపయః వాయో అభిసంపూజయేత్. అక్కడ సాక్షాత్తునన్నే అర్చించవలెను. మూడు శాఖలున్న మారేడు ఆకులతో దీపవాయువులతో నన్నే చక్కగా పూజించి మాయేడు ఆకు మూడు శాఖలతో త్రిపుటిని సూచిస్తున్నదని భావన. మన్మనా మయ్యహితాసు మయ్య ఏవ అర్పితఖిల కర్మ నాయందే మనస్సు ఉంచి నన్నే ఏకాగ్రపరచుకొని నా కొరకు కర్మలను అర్పించి భస్మదిగ్ధాంగో రుద్రాక్ష ఆభరణో శరీరాంగములందు భస్మము ధరించి రుద్రాక్ష ఆభరణాలు ధరించి మాం ఏవ సర్వభావేన ప్రసన్నో మత్ ఏక పూజా నిరతః సంపూజయేత్. సర్వభావములచే నాయందే ప్రసన్నుడై నన్నే నిరంతరము అంతరంగములో పూజిస్తే తత్హం అసనామి తమ్మోచయామి సంసృతి పాశాత్ దానిని నేను ఆస్వాదిస్తాను. వానిని సంసార బంధముల నుండి విముక్తుడిని చేస్తాను. అహర్హర్ అభ్యర్చ్య విశ్వేశ్వరం లింగం తత్ర రుద్రసూక్తయః అభిషిచ్య. ప్రతిదినము పూజించి విశ్వేశ్వరుని లింగమును అక్కడ రుద్రసూక్తములతో అభిషేకించి తత్ ఏవ స్నపనం పయస్త్రిపిత్వా మహాపాతకేభ్యో ముచ్యతే. అక్కడే శయనించి పలుమార్లు అభిషేక జలం త్రాగనచో మహాపాపముల నుండి విముక్తుడగును నా శోకం ఆప్నోతి ముచ్యతే సంసార బంధనాత్. శోకము పొందడు సంసార బంధముల నుండి విముక్తుడగును నా శోకమాప్నోతి ముచ్యతే సంసార బంధనాత్. తదనభ్యర్చ్య నా స్నేయ్యాత్ ఫలమన్నమన్యద్వా యదస్నేయ్యాద్రేతో భక్షి భవేత్ నాపః పిబేత్ యది పిబేత్ పుయపో భవేత్. ప్రమాదనే కదా త్వనభ్యర్చ్య మాం భుక్త్వా భోజయిత్వా కేశాన్వా పయిత్వా గవ్యానాం పంచ సంగృహ్యోపోష్య జలే రుద్రస్నానం జపే త్రివారం రుద్రానువాకం ఆదిత్యం పశ్యన్నభిధ్యాయ స్వకృతకర్మకృద్రోద్రేరేవ మంత్రయః కుర్యాన్మార్జనం తతో భోజయిత్వా బ్రాహ్మణాన్ పూతో భవతి. అన్యథా పరేతో యాతనామస్నుతే పత్రేహ ఫలైర్వా జలైర్వాన్యైర్వాభిపూజ్య విశ్వేశ్వరం మాం తతో స్నీయత్. కాపిలేన పయసాభిషిచ్య రుద్రసూక్తేన మామేవ శివలింగరూపిణం బ్రహ్మహత్యాయాః పూతో భవతి. కాపిలేన జేనాభిషిచ్య స్వర్ణస్థేయాత్ పూతో భవతి. మధునాభిషిచ్య గురుదార్గమనాత్ పూతో భవతి. సితయా శర్కరయాభిషిచ్య సర్వజీవవధాత్ పూతో భవతి. క్షీరాదిభిరేతైరభిషిచ్య సర్వానవాప్నోతి కామాన్. ఇత్యేకైకం మహాన్ ప్రస్థసతం మహాన్ ప్రస్థసతమానే సతైరభిపూజ్య ముక్తో భవతి సంసారబంధనాత్. 2.7 ప్రాయశ్చిత్తము తత్ అనభ్యర్చ్య నాస్నీయాత్ ఫలం అన్నం అన్యత్వా యత్ అస్నీయాత్ రేతో భక్షీ భవేత్. శివుని పూజించకుండా ఫలము కాని అన్నము కాని మయి ఏది కాని తినకూడదు. ఎవడు పూజించకుండా తింటాడో రేతస్సు భక్షించినవాడగును నా ఆపః పిబేత్ యది పిబేత్ పూయపో భవేత్. పూజించకుండా నీరు త్రాగరాదు. త్రాగితే పుండు నుండి కారు పస తాగినవాడగును ప్రమాదేన ఏకదాత్వా అనభ్యర్చ్య మాం భుక్త్వా భోజయిత్వా పొరపాటున ఒకసారి నన్ను పూజించకుండా భుజించిన భుజింపచేసిన కేశాని వాపయిత్వా గవ్యానాం పంచసంగృహ్య ఉపోష్య జలే రుద్రస్నానం జపే త్రివారం రుద్ర అనువాకం తలకేశములు క్షవరము చేసుకొని గోపంచుకము త్రాగి ఉపవాసము చేసి జలముతో రుద్రస్నానము చేసి మూడుసార్లు రుద్రానువాక మంత్రములు జపించి ఆదిత్యం పశ్యన్ అభిధ్యాయన్ స్వకృత కర్మకృత్ రౌద్రయః ఏవ మంత్రయః కుర్యాన్ మార్జనం సూర్యుని చూచుచూ ధ్యానించి నిత్య కర్మ చేసుకుని రుద్రం మొదలైన మంత్రములతో మనస్సును శుభ్రపరచుకొని తతో భోజయిత్వా బ్రాహ్మణాన్ పూతో భవతి. అన్యథా పరేతో యాతనాం అస్నుతే బ్రాహ్మణులచే భుజింపచేసిన పిమ్మట పవిత్రుడగును లేకున్నచో మరణం తరువాత యాతనలు అనుభవించును. పత్రేహ ఫలేహ వా అన్యేహ వా అభిపూజ్య విశ్వేశ్వరం మాం తతో అస్నీయత్ పత్రములతో ఫలములతో లేక ఇతరములతో విశ్వేశ్వరుడైన నన్ను పూజించి అప్పుడు భుజించవలెను. కాపిలేన పయసాహ అభిషిచ్య రుద్రసూక్తేన మాం ఏవ శివలింగరూపిణం బ్రహ్మహత్యాయాః పూతో భవతి. కపిల గోధుమవర్ణ గోవు క్షీరముతో రుద్రసూక్తములతో శివలింగరూపుడైన నన్నే అభిషేకించినచో బ్రహ్మహత్య పాతకము నుండి విముక్తుడగును. కాపిలేన దధ్నాహ అభిషిచ్య సురాపానాత్ పూతో భవతి. కపిలగోవు పెరుగుతో శివలింగమును అభిషేకించినచో సురాపానము నుండి విముక్తుడగును. కాపిలేన ఆజేన అభిషిచ్య స్వర్ణస్థేయాత్ పూతో భవతి కపిలగోవు నెయ్యితో శివలింగమును అభిషేకించినచో బంగారము దొంగిలించిన పాపము నుండి విముక్తుడగును. మాధున అభిషిచ్య గురుదార గమనాత్ పూతో భవతి తేనెచేత శివలింగమును అభిషేకించినచో గురుపత్ని గమనము నుండి విముక్తుడగును. సితయ శర్కరయ అభిషిచ్య సర్వజీవ వధాత్ పూతో భవతి తెల్లని చక్కరచేత శివలింగమును అభిషేకించినచో సర్వజీవ వధ నుండి విముక్తుడగును. క్షీరాది అభిరేతేహ అభిషిచ్యే సర్వాన్ అవాప్నోతి కామాన్ పాలు మొదలైన పూజా సామాగ్రితో శివలింగమును పూజించిన ధర్మపరమైన అన్ని కోరికలు తీరును. ఇతి ఏకైకం మహాన్ ప్రస్థశతం మహాన్ ప్రస్థశతమానేహ శతేహ అభిపూజ్య ముక్తో భవతి సంసార బంధనాత్. ఈ విధంగా ఒక్కో పూజావస్తువు వందల మహాప్రస్థముల సంఖ్యలలో లేదా వేల సంఖ్యలలో సమకూర్చుకుని శివలింగమును పూజించినచో సంసార బంధము నుండి విముక్తుడగును. మామేవ శివలింగరూపిణమాద్రాయ పౌర్ణమాస్యాం వామావాస్యాయాం వా మహావ్యతిపాతే గ్రహణే సంక్రాంతావభిషిచ్య తిలేహ సతండులేహ శైవయః సంపూజ్య బిల్వదలైరభ్యర్చ్య కాపిలేనాజాన్విత గంధసరధుపయః పరికల్ప్య దీపం నైవేద్యం సాజ్యముపహారం కల్పయిత్వా దద్యాత్ పుష్పాంజలిం ఏవం ప్రయతోభ్యర్చ్య మమ సాయుజ్యమేతి. శతైర్మహాప్రస్థైరఖండే స్తండులేరభిషిచ్య చంద్రలోకకామశ్చంద్రలోకమవాప్నోతి తిలేరేతావద్భిరభిషిచ్య వాయులోకకామో వాయులోకమవాప్నోతి. మాషేరేతావద్భిరభిషిచ్య వరుణలోకకామో వరుణలోకమవాప్నోతి. యవైరేతావద్భిరభిషిచ్య సూర్యలోకకామః సూర్యలోకమవాప్నోతి. ఏతేరేతావద్భిద్విగుణైరభిషిచ్య స్వర్గలోకకామః స్వర్గలోకమవాప్నోతి. ఏతేరేతావద్భిశ్చతుర్గుణైరభిషిచ్య చతుర్జాలం బ్రహ్మకోసం యన్మృత్యుర్నావపశ్యతి. తమతీత్య మల్లోకకామో మల్లోకమవాప్నోతి నాణ్యం మల్లోకాత్పరం. యమవాప్య న శోచతి న స పునరావర్తతే న స పునరావర్తతే. 2.8 శివలింగ పూజా విధానము ఫలశ్రుతి. మాం ఏవ శివలింగరూపిణం ఆద్రాయం పౌర్ణిమాస్యం వా అమావాస్యాయం వా మహావ్యతిపాతే గ్రహణే సంక్రాంతావ శివలింగరూపుడైన నన్ను ఆద్రానక్షత్రమున పౌర్ణిమనాడు కాని అమావాస్యనాడు కాని పెద్ద ఉపద్రవములప్పుడు గ్రహణముల సమయమున సంక్రాంతి ఎందుకాని సూర్యుడు ప్రతి మాసికమునకు ఒక రాశిలో ప్రవేశించును ఆ రోజును సంక్రాంతి అంటారు. ఆ విధంగా ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు ఉంటాయి. ఉదాహరణకు మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు అది మకర సంక్రాంతి అంటారు. అభిషిచ్య తిలేయః స తండులేయః స యవయః సంపూజ్య బిల్వదలేయః అభ్యర్చ్య తిలల నల్ల నువ్వులుతో తండులముల బియ్యముతో యవల అలసందలు మినుములుతో చక్కగా పూజించి మారేడు పత్రములతో అర్చించి కాపిలే ఆజ్యాన్విత గంధసరధుపయః పరికల్ప్య కపిల గోధుమ వర్ణ గోవుల నెయ్యితో గంధపు చెక్క ధూపముతో ఏర్పాటు చేసుకుని దీపం నైవేద్యం సాజ్యం ఉపాహారం కల్పయిత్వాత్ ఆద్యాత్ పుష్పాంజలిం దీపము నైవేద్యము వెన్నతో ఉపాహారము కల్పించి పుష్పములతో నమస్కారము చేయవలెను. ఏవం ప్రయతో అభ్యర్చ్య మమ సాయుజ్యం ఇతి ఈ విధంగా శాస్త్రవిహితుడై పూజించినచో నా సాయుజ్యము పొందును. సతేహ మహాప్రస్థయః అఖండలేయః తండులేయః అభిషిచ్య వంద మహాప్రస్థముల సంఖ్యలో ఖండితము కాని తండులములతో బియ్యపు గింజలు పూజించినచో చంద్రలోక కామాత్ చంద్రలోకం అవాప్నోతి చంద్రలోకము కోరినచో చంద్రలోకము పొందెదరు. తిలః ఏతావద్బహ అభిషిచ్య వాయులోక కామో వాయులోకం అవాప్నోతి అదే సంఖ్యలలో తిలలతో నల్ల నువ్వులతో అభిషేకించినచో వాయులోకము కోరినచో వాయులోకము పొందెదరు. మాషః ఏతావద్భ్యః అభిషిచ్య వర్ణలోక కామో వర్ణలోకం అవాప్నోతి అదే సంఖ్యలలో పెసలతో అభిషేకించినచో వర్ణలోకము కోరినచో వర్ణలోకము పొందెదరు. యవయః ఏతావద్భ్యః అభిషిచ్య సూర్యలోక కామః సూర్యలోకం అవాప్నోతి అదే సంఖ్యలలో అలసందలు మినుములు గింజలతో అభిషేకించినచో సూర్యలోకము కోరినచో సూర్యలోకము పొందెదరు. ఏతేహ ఏతావద్భ్యః ద్విగుణేహ అభిషిచ్య స్వర్గలోక కామః స్వర్గలోకం అవాప్నోతి వీటికి 2 రెట్లు ఆయా గింజలతో పూజించినచో స్వర్గలోకం పొందగోరువారు స్వర్గలోకం పొందెదరు. ఏతయః ఏతావద్భ్యః చతుర్గుణేః అభిషిచ్య బ్రహ్మలోక కామో బ్రహ్మలోకం అవాప్నోతి. వీటికి నాలుగు రెట్లు ఆయా గింజలతో పూజించినచో బ్రహ్మలోకం పొందగోరువారు బ్రహ్మలోకం పొందెదరు. ఏతయః ఏతావద్భ్యః శతర్గుణేః అభిషిచ్య చతుర్జాలం బ్రహ్మకోసం యత్ మృత్యుః నావపశ్యతి తమతి. ఇతి వీటికి వందరెట్లు ఆయా గింజలతో పూజించినచో చతుర్జాలమైన అన్న ప్రాణ మనో విజ్ఞానానందకోశములకు మూలమైన బ్రహ్మకోశమును ఎక్కడ మృత్యువు చూడడో అది చేరును. యం మత్ లోక కామో మత్ లోకం అవాప్నోతి. నా అన్యం మల్లోకాత్ పరం ఎవడైతే నా లోకమును కోరుకొనునో అతడు నా లోకమును పొందును. నా లోకము కంటే పరమైన లోకము లేదు. యం అవాప్య న శోచతి న స పునరావర్తతే. న స పునరావర్తతే అది పొందినచో ఇక విచారించడు, తిరిగి పునరావృత్తి పొందడు, పునరావృత్తి పొందడు. లింగరూపిణం మాం సంపూజ్య చింతయంతి యోగినః సిద్ధాః సిద్ధిం గతాః యజంతి యజ్వానః మామేవ స్తువంతి వేదాః సాంగాః సోపనిషదః సేతిహాసః. న మత్తోన్యదహమేవ సర్వం మయి సర్వం ప్రతిష్ఠితం. తతః కాశ్యాం ప్రయతేరేవాహమనవహం పూజ్యః తత్ర గణ రౌద్రానన నానాముఖ నానాశస్త్రధారిణో నానారూపధర నానాచిహ్నితాః. తే సర్వే భస్మదిగ్ధాంగా రుద్రాక్షాభరణ కృతాంజలయో నిత్యమభిధ్యాయంతి. తత్ర పూర్వస్యం దిశి బ్రహ్మ కృతాంజలర్హర్నిశం మాముపాస్తే. దక్షిణస్యాం దిశి విష్ణుః కృత్వైవ మూర్ధాంజలిం మాముపాస్తే. ప్రతిచ్యామింద్ర సన్నతాంగ ఉపాస్తే. ఉదీచ్యామగ్నికాయమానురక్త హేమాంగ విభూషణ హేమవస్త్ర మాముపాసతే మామేవ వేదాశ్చతుర్మూర్తిధర. దక్షిణాయాం దిశి ముక్తిస్థానం తన్ముక్తిమండపసన్నితం. తత్రానికగణాః పాలకాః సాయుధాః పాపఘాతకాః. తత్ర ఋషేః సాంభవాః పాశుపత మహాశైవ వేదావతంసం శైవం పంచాక్షరం జపంతస్తారకం సప్రణవం మోదమానాస్తిష్ఠంతి. తత్రేకా రత్నవేదిక తత్రాహమాసినః 2.9 శివలింగ ఉపాసన ఫలశ్రుతి. లింగరూపిణం మాం సంపూజ్య చింతయంతి యోగనః సిద్ధాః సిద్ధిం గతా. లింగరూపుడనైన నన్ను బాగుగా పూజించి యోగులు నన్నే ధ్యానలక్ష్యముగా చింతించుందురు, సిద్ధులు సిద్ధిని పొందుదురు. యజంతి యజ్వానో యాజ్ఞికులు నన్నే యాగదేవతగా భావించి యజ్ఞములు చేసెదరు. మాం ఏవ స్తువంతి దేవా సాంగాస ఉపనిషత్స ఇతిహాస. దేవతలు వేదవేదాంగములు ఉపనిషత్తులు ఇతిహాసములు నన్నే స్తుతించుచుందురు. నమత్తో అన్యత్ అహం ఏవ సర్వం మయి సర్వం ప్రతిష్ఠితం. నాకంటే వేరుగా ఏదీ లేదు, నేనే సర్వము, నాయందే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. తతః కాశ్యాం ప్రయతయః ఏవా అహం అన్వహం పూజ్యః. అక్కడ కాశీయందు పుణ్యవ్రతులకు నేనే పూజ్యుడను. తత్ర గణ రౌద్రానన నానాముఖ నానాశస్త్రధారిణో నానారూపధార నానాచిన్నితాస్తే. అక్కడ గణములు రౌద్రముఖులు నానాముఖులు నానాశస్త్రధారులు నానారూపధారులు నానాగుత్తులు ధరించినవారు. సర్వే భస్మదిగ్ధాంగ రుద్రాక్షాభరణ కృతాంజలయో నిత్యం అభిధ్యాయంతి. వారందరూ భస్మమును శరీరమంతా ధరించి రుద్రాక్ష ఆభరణులే కృతాంజలులై నిత్యమునన్నే ధ్యానించుచున్నారు. తత్ర పూర్వస్యాం దిశి బ్రహ్మ కృతాంజలః అహర్నిశం మాం ఉపాస్తే. అక్కడ తూర్పు దిక్కున బ్రహ్మ కృతాంజలుడై ప్రతిదినమునన్నే ఉపాసించును. దక్షిణస్యాం దిశి విష్ణుః కృత్వైవ మూర్ధాంజలిం మాం ఉపాస్తే. దక్షిణ దిక్కున విష్ణువు శిరస్సు దోసిలి ఉగ్గి నన్నే ఉపాసించును. ప్రతీచ్యాం ఇంద్రః సహ నతాంగ ఉపాస్తే. పశ్చిమ దిక్కున ఇంద్రుడు సాష్టాంగముగా నమస్కరిస్తూ నన్నే ఉపాసించును. ఉదీచ్యాం అగ్నికాయం ఉమననురక్త హేమంగ విభూషణ హేమవస్త్ర మాం ఉపాసతే. ఉత్తర దిక్కున అగ్నికాయులు అంబ ఉపాసకులు బంగారు విభూషణధారులు బంగారు వస్త్రధారులు అందరూ నన్నే ఉపాసించును. మాం ఏవ దేవాః చతుర్మూర్తిధర నేనే నాలుగు దిక్కుల దేవతా మూర్తి స్వరూపుడను. దక్షిణాయం దిశి ముక్తిస్థానం తత్ముక్తి మంటప సంజ్ఞితం. దక్షిణ దిక్కున ముక్తిస్థానమును సూచించు ముక్తిమంటపమున. తత్ర అనేక గణాః పాలకాః సాయుధాః పాపఘాతకాః. అక్కడ అనేక గణములు పాలకులు సాయుధులు పాపఘాతకులు. తత్ర ఋషేః సాంభవాః పాశుపత మహాశైవ. అక్కడ ఋషులు సాంభవి ఉపాసకులు పశుపతి ఉపాసకులు మహాశైవులు. వేదావతంసం శైవం పంచాక్షరం జపంతః తారకం సప్రణవం మోదమానానః తిష్ఠంతి. వేదాత్మరూపమైన శైవ పంచాక్షర తారక మంత్రము ఓంకార సహితముగా జపిస్తూ సంతోషముగా ఉందురు. తత్ర ఏకా రత్నవేదిక తత్ర అహం ఆసీనః. అక్కడ ఒక రత్నవేదిక ఉన్నది, దానిపై నేను ఆసీనుడనే ఉన్నాను. కాశ్యాం త్యక్తకుణ పాంఛేవానా నియస్వస్యాంకే సంనివేశ్య భసితరుద్రాక్షభూషితానుపస్పృశ్య మా భూదేతేషాం జన్మ ముతిశ్చేతి తారకం శవం మనముపదిశామి. తతస్తే ముక్తా మామనువిసంతి విజ్ఞానమయనాంగేన న పునరావర్తంతే. 2.10 కాశీలో ప్రాణములు విడుచువాడు పొందు ఉత్తమ స్థితి. కాశ్యాం సహ త్యక్త్వ కుణపాంశ్చేవానాని అస్వస్యాంకే సన్నివేశ్య కాశీ యందు శరీరము విడిచి ప్రాణములు వదిలిన వారిని నా తొడపై తీసుకుని భసిత రుద్రాక్షభూషిత అనుపహ స్పృశ్యం భస్మ రుద్రాక్షభూషితులను నీటితో స్పృశించి అభూత ఏతేషాం జన్మ మత్యం చయేతి తారకం శైవం మనం ఉపదిశామి. వీరికి మరళ మత్య మృత్యువుతో కూడిన జన్మ కలుగకుండుగాక అని శైవ తారక మంత్రము ఉపదేశించదను. తతః తే ముక్తా మాం అనువిసంతి విజ్ఞానమైన అంగేన న పునరావర్తంతే. అప్పుడు వారు ముక్తులే, విజ్ఞానమయ దేహముతో నాలో ప్రవేశించెదరు. ఇక మరల పునరావృత్తి నందరు తిరిగి మృత్యులోకములోకి రారు. హుతాసన ప్రతిష్టం హవిరివ తత్రైవ ముక్త్యర్థముపదిశ్యతే శైవోయం మంత్రః పంచాక్షరః. తన్ముక్తిస్థానం తత ఓంకారరూపం తతో మదర్పితకర్మణ మదావిష్టుచేతసాం మద్రూపతా భవతి. నాన్యేషమియం బ్రహ్మవిద్యేయం బ్రహ్మవిద్య. ముముక్షవః కాశ్యామేవాసీన వీర్యవంతో విద్యావంతః. విజ్ఞానమయం బ్రహ్మకోసం, చతుర్జాలం బ్రహ్మకోసం. యన్ను కీర్ణావపశ్యతి యం బ్రహ్మ నావపశ్యతి యం విష్ణుర్నావపశ్యతి యమింద్రాగ్ని నావపశ్యేత యం వరుణాదయో నావపశ్యంతి తమేవ తత్తేజ ప్లిష్టవిడ్భావం హైమముమాం సంశ్లిష్య వసంతం చంద్రకోటి సమప్రభం చంద్రకరిటం సోమసూర్యాగ్నినేనం భూతభూషిత విగ్రహం. శివం మామేవం భిధ్యాయంతో ముక్తకిల్బిషాస్త్యక్తబంధ మయ్యేవ లీనా భవంతి. 2.11 బ్రహ్మ విద్య అధ్యయన అభ్యాసములు ఫలశ్రుతి. హుతాసన ప్రతిష్టం హవ్యః ఇవ తత్ర ఏవ ముక్త్యర్థం ఉపదిశ్యతే. హోమాగ్నిలో హుతము చేసిన హవిస్సు వలె అక్కడనే కాశీ అంతర్గృహములో ఉన్న రత్నవేదిక ఎందే అసీనుడే ఉన్న శివునిచే ముక్తి కొరకై మంత్రము ఉపదేశించబడును. శైవో అయం మంత్రః పంచాక్షరః తత్ముక్తిస్థానం తత ఓంకారరూపం శైవపరమైన ఈ మంత్రమే పంచాక్షరి, అదే ముక్తిస్థానము, అదే ఓంకారరూపము. తతో మదర్పిత కర్మణాం మదావిష్టచేతసాం మద్రూపతా భవతి. నా అన్యేషాం ఎవరు నా కొరకే కర్మలు మలియు కర్మఫలాసక్తి అర్పిస్తారో, నాయందే ఆవేశపూరితమైన మనస్సు కలవారో వారు నా రూపమే పొందెదరు, మరే ఇతరులు కాదు. ఇయం బ్రహ్మవిద్యే ఇదే బ్రహ్మవిద్య. అయం బ్రహ్మవిద్య ముముక్షవః కాశ్యాం ఏవ ఆసీనా వీర్యవంతో విజ్ఞానమయం బ్రహ్మకోసం చతుర్జాలం బ్రహ్మకోసం. ఈ బ్రహ్మజ్ఞానము పొందు ముముక్షువులు కాశీయందే ఉండినవారే ప్రయత్నశీలురే విజ్ఞానమయమైన బ్రహ్మకోసమును అనగా చతుర్జాలమైన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ బ్రహ్మకోసమును. యం మృత్యః నావపశ్యతి యం బ్రహ్మ నావపశ్యతి. దేనిని మృత్యువు చూడదో, దేనిని బ్రహ్మ హిరణ్యగర్భుడు చూడలేడో. యం ఇంద్ర అగ్ని నావపశ్యతాం యం వరుణ ఆదయో నావపశ్యంతి. దేనిని ఇంద్రుడు అగ్ని చూడలేరో, దేనిని వరుణుడు మొదలగువారు చూడలేరో. తం ఏవ తత్తేజ ప్లిష్టవిడ్భావగ్ం హైమం ఉమాం సంశ్లిష్య. అటువంటి స్థితిని ఏ తేజోపుంజములు హైమావతి అయిన ఉమా పార్వతి యొక్క భావము హృదయము కౌగిలించుకుని ఉన్నదో. వసంతం చంద్రకోటి సమప్రభం చంద్రకరిటం వసంతమయమై ఆహ్లాదకరమై కోట్లాది చంద్రుల సమానమైన ప్రభతో చంద్రకరిటధారియే. సోమసూర్యనగ్ని నయనం భూతభూషిత విగ్రహం శివం మాం ఏవం అభిధ్యాయంతో ముక్తకిల్బిషాత్యక్తబంధామయీ ఏవ లీనాః భవంతి. చంద్ర సూర్య అగ్ని నేత్రములు కలవాడే త్రినేత్రుడై భస్మధార విగ్రహుడైన శివుడైన నన్నే ఏకాగ్రముగా ధ్యానిస్తూ ఉన్నవారే పాపము పోగొట్టుకున్నవారే బంధవిముక్తులే, నాయందే లీనమగుదురు. ఏ చాన్యే కాశ్యాం పురీష కారణః ప్రతిగ్రహరుతాస్త్యక్త భస్మధారణస్త్యక్త రుద్రాక్షధారణస్త్యక్త సోమవార వ్రతాస్త్యత్త గ్రహయాగాస్త్యత్త విశ్వేశ్వరార్చనాస్త్యత్త పంచాక్షర జపాస్త్యత్త భైరవార్చన భైరవీం ఘోరాదియతన నానావిధాం కాశ్యాం పరేతా భుక్త్వా తతః శుద్ధా మాం ప్రపద్యంతే చ అంతర్గృహే రేతో మూత్రం పురీషం వా విసృజంతి తదా తేన సించంతే పిత్రౌన్ తమేవ పాపకారణం ముతం పశ్యన్నిలలోహితో భైరవస్తం పాతేతే శ్రమండలే జ్వలజ్వలన కుండేష్వనేష్వపి తతశ్చా ప్రమాదేన నివసేద ప్రమాదేన నివసేత్ కాశ్యాం లింగరు పిణ్యామిత్యుపనిషత్ 2.1.2 ఈశ్వర విముఖులు పొందు దుర్గతులు ఏ చ అన్యే కాశ్యాం పురీషకారణ ప్రతిగ్రహపరాహ త్యక్త భస్మధారణాః త్యక్త రుద్రాక్షధారణాః త్యక్త గ్రహయగాః త్యక్త విశ్వేశార్చనాః త్యక్త పంచాక్షర జపాః ఇతరులు శాస్త్ర విహితంగా నివసించువారు కాశీయందు పురీషము విసర్జించువారు వస్తువులను గ్రహించి కూడబెట్టువారు భస్మధారణ వదిలేసినవారు రుద్రాక్షధారణ వదిలేసినవారు గ్రహయాగములు వదిలేసినవారు విశ్వేశ్వరుని అర్చన విడిచిపెట్టినవారు పంచాక్షర జపము చేయనివారు త్యక్త భైరవార్చన భైరవీం ఘోరాం యాతనాం నానావిధాం కాశ్యాం పరేతా భుక్త్వా తతః శుద్ధా మాం ప్రపద్యంతే చ అంతర్గృహే రేతో మూత్రం వా విసృజంతి తదా తే సించతే పితృన్ భైరవార్చన వదిలిపెట్టినవారు నానావిధములైన ఘోరమైన భైరవీ సంబంధిత యాతనలు కాశీయందు మరణించిన తరువాత అనుభవించి తరువాత శుద్ధులై నన్ను పొందెదరు మరియు కాశీ అంతర్గృహమున రేతస్సును మూత్రమును విసర్జించువారు వాటితో పితృతర్పణ చేసినవారగుదురు తమ్ ఏవ పాపకారణం మృతం పశ్యన్నీలలోహితో భైరవః తం పాతేతి అస్త్రమండలే జ్వలజ్వలనకుండేషు అన్యేష్వపి అటువంటి పాపాత్ముడు చనిపోవటం చూసి నీలలోహితుడైన భైరవుడు అస్త్రమండలమున జ్వలించే కుండలలేందు ఇతరములేందు వానిని పరవేస్తాడు తతః చ అప్రమాదేన నివసేద ప్రమాదేన నివసేత్ కాశ్యాం లింగరూపిణ్యాం కాబట్టి నిర్లక్ష్యము లేకుండా లింగరూపమైన కాశీ ఎందు నివసించవలెను ఇతి ఉపనిషత్. ఇలా చెప్పబడినది భస్మ జాబాల ఉపనిషత్తు. భస్మ జాబాల ఉపనిషత్ సారాంశ పుష్పం. జబాల మహర్షి వంశస్థుడైన భుసుండ మహర్షి భస్మజ్ఞానము గురించి ఈశ్వరుని పరిప్రశ్నించి తెలుసుకొనుట. భుసుండు ఈశ్వరుని స్తుతించుట. భస్మము బూడిద జీవజగతీశ్వర అభేద దృష్టిని సూచించును. భస్మ విధి వివరించబడినది అనగా భౌతికమైన భస్మము తయారు చేసుకుని శరీరమునందు ధరిస్తూ దానిని తాత్వికముగా ఎలా భావన చెయ్యాలో చెప్పబడినది. బ్రహ్మమును ఉపాసించు మనుష్యుని ప్రధాన కర్తవ్య విషయమే భుసుండుని పరిప్రశ్న. ఏది నిత్య కర్తవ్యము? ఎవడు పూజనీయుడు? ఎవడు ధ్యానింపదగనవాడు? ఎవడు గుర్తుంచుకోదగనవాడు? ఏ విధంగా ధ్యానము చేయవలెను? ఇట్లు స్థాపించుకొనవలెను? ఈశ్వరుని లక్షణములు మననము చేయుచు ప్రతిదినము భస్మధారణ చేయుట మనుష్యుని కర్తవ్యము. కేవలము బాహ్యముగా విభూది ధరించటమే కాక భస్మము సూచించు అభేద జ్ఞానమును హృదయములో ధారణ చేస్తూ సమదృష్టి అలవరచుకొనుట ప్రధాన కర్తవ్యము. రుద్ర సూక్తములు అర్ధభావములతో పఠనము చేస్తూ ఏకాదశ రుద్ర రూపుడైన శివుని అభిషేకాదులతో ఆరాధించవలెను. ఈ రుద్ర మంత్రములు మనుష్యుని సంసార చక్రము నుండి భవబంధముల నుండి తరింపచేయును. 1. ఓం నమః శివాయ షడక్షర శైవ మంత్రము. 2. ఓం నమో మహాదేవాయ అష్టాక్షర శైవ మంత్రము. ఈశ్వరుడు తన మూలతత్వమును సర్వాత్మకత్వమును వర్ణించుట. విశ్వేశ్వరుని ఉపదేశము చెప్పబడినది భస్మ ఉద్ధూలన చిమ్మటము త్రిపుండ్రధారణ మూడు నామములు శరీరాంగములేందు పెట్టుకోవటం రుద్రాక్షధారణ మరియు ఈశ్వర అర్చన విస్మరించరాదు. అదే తపస్సు. కాశీక్షేత్ర వర్ణన చెప్పబడినది కాశీలోని అంతర్గూహమందున విముక్త శివాలయమందు తూర్పున ఐశ్వర్యస్థానము దక్షిణాన విచారణ లయ స్థానము పశ్చిమాన వైరాగ్యస్థానము ఉత్తరాన జ్ఞానస్థానము కలవు. అక్కడ శివలింగము ప్రతిష్ఠితమై ఉన్నది. అది స్వప్రకాశము. విజ్ఞానమయ దేహముతో పునరావృత్తి లేకుండా ఈశ్వరుని చేర్కొను శివలింగ పూజా విధానము చెప్పబడినది. ఈశ్వరుని ఉపదేశము ఎవరు నా కొగకే కర్మలు మరియు కర్మఫలాసక్తి అర్పిస్తారో నాయందే ఆవేశపూరితమైన మనస్సు కలవారో వారు నా రూపమే పొందెదరు, మరే ఇతరులు కాదు. ఇదే బ్రహ్మవిద్య. భస్మజాబాల ఉపనిషత్ సమాప్తము.